త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ విషయసూచిక శ్లోక తాత్పర్య పుష్పం. విషయసూచిక ఉపనిషత్ పరిచయ శ్లోకము 1వ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు 4 పాదముల స్వరూప నిరూపణము. 1.1 పరమతత్వము గురించి బ్రహ్మదేవుని ప్రశ్న. 1.2 బ్రహ్మదేవుడు చేయు మహావిష్ణువు స్తుతి. 1.3 ప్రసన్నుడైన మహావిష్ణువు చెప్పనారంభించుట. 1.4 పరమతత్వమైన పరబ్రహ్మము యొక్క వర్ణన. 1.5 పరబ్రహ్మము యొక్క 4 పాదములు. 1.6 పరబ్రహ్మమునకు సంజ్ఞాపూర్వకమైన ఆదినారాయణుని వర్ణన. 2వ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు సాకార నిరాకార స్వరూప నిరూపణం. 2.1 సాకార మహానారాయణునికి నిత్యత్వం ఎట్లు పొసగును అను ప్రశ్న. 2.2 నారాయణుని యందు అనిత్యత్వము పరిహరించుట. 2.3 నారాయణుని సాకార విధములు. 2.4 నారాయణుని ఉపాధి సహిత సాకారము. 2.5 నారాయణుని ఉపాధి రహిత సాకారము. 2.6 ఉపాధి రహిత సాకార విధములలో భేదము ఏమీ లేదు. 2.7 నారాయణుని సాకార నిరాకార అభయాత్మకము. 2.8 నారాయణుని సాకార నిరాకరములు స్వభావ సిద్ధములు. 2.9 ఆదినారాయణుని ఉన్మేష నిమేషములు. 2.10 అవిద్య ఆవిర్భావ క్రమము. 2.11 విరాట్ స్వరూప ప్రపంచ ఆవిర్భావము. 2.12 అండ నారాయణుని నుండి సృష్టి వ్యాప్తి. 3వ అధ్యాయము పూర్వకాండ. బ్రహ్మమునందు మూల అవిద్య ప్రళయ స్వరూప నిరూపణం. 3.1 ప్రపంచ ఉత్పత్తి క్రమము గురించి ప్రశ్న. 3.2 ప్రపంచము నిత్యమా అనిత్యమా. 3.3 విద్యా ప్రపంచము. 3.4 అవిద్యా ప్రపంచ ఆవిర్భావము. 3.5 అవిద్యా ప్రపంచ ఉపసంహారము. 3.6 అవిద్యా ప్రపంచము విరాట్ పురుషునిలో ప్రళయము. 3.7 విరాట్ పురుషుడు అవిద్యాండ ఆదినారాయణునిలో లీనమగుట. 3.8 ఆదినారాయణుడు స్వస్వరూప నిర్గుణ బ్రాహ్మీ స్థితిని పొందుట. 4వ అధ్యాయము పూర్వకాండ. మహామాయ అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణ పరమతత్వ స్వరూప నిరూపణం. 4.1 మాయా ఉపాధి విలీనమైన అఖండ ఆనంద బ్రహ్మ స్వరూపము. 4.2 బ్రహ్మము యొక్క 4 పాదముల భేద అభేదములు. 4.3 ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషములు. 4.4 మహామాయ విలాసము. 5వ అధ్యాయము ఉత్తరకాండ. సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. 5.1 అవిద్యా పునః పునః ప్రచోదితము. 5.2 మోక్ష ఉపాయము ఏది. 5.3 వాసన బలము. 5.4 బ్రహ్మభావము ఎందుకు కలుగుటలేదు. 5.5 బ్రహ్మభావము ఎప్పుడు కలుగును. 5.6 బ్రహ్మభావము పొందు విధము. 5.7 బ్రహ్మజ్ఞాని భౌతిక దేహమును ఇచ్ఛాపూర్వకముగా వదలుట. 5.8 బ్రహ్మభావములో ఊర్ధ్వలోక పయనము. 5.9 బ్రహ్మభావములో ఇంకా ఊర్ధ్వలోక పయనము. 5.10 బ్రహ్మభావములో ఇంకా ఊర్ధ్వలోక పయనము. 6వ అధ్యాయము ఉత్తరకాండ పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం. 6.1 బ్రహ్మాండ అనుభూతి. 6.2 బ్రహ్మాండ వర్ణన. 6.3 మహానారాయణునిలో బ్రహ్మాండములు. 6.4 బ్రహ్మాండ జాలమును దాటి మహావిరాట్ పదము పొందుట. 6.5 మహావిరాట్ స్వరూప వర్ణన. 6.6 వైష్ణవి మహాయోగమాయ వర్ణన. 6.7 అవిద్యాపాద వైకుంఠ వర్ణన. 6.8 విశ్వక్సేనుని వర్ణన. 6.9 నారాయణ సారూప్యమును పొందుట. 6.10 మోక్ష సామ్రాజ్య లక్ష్మిని సేవించుట. 6.11 శ్రీ తులసి వైకుంఠ వర్ణన. 6.12 బోధానంద వనము చేరుట. 6.13 బ్రహ్మ విద్యాపాద వైకుంఠ వర్ణన. 6.14 ఆదినారాయణునితో ఏకత్వము. 7వ అధ్యాయము ఉత్తరకాండ పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం. 7.1 బ్రహ్మానంద విభూతులు దర్శించుట. 7.2 సుదర్శన వైకుంఠపురం. 7.3 సుదర్శన మహాచక్రం. 7.4 సుదర్శన పురుషుడి దర్శనము. 7.5 అద్వైత స్థానమును పొందుట. 7.6 అద్వైత స్థాన వర్ణన. 7.7 త్రిపాద్ విభూతి వైకుంఠ స్థానం వర్ణన. 7.8 పరమ వైకుంఠ నారాయణ యంత్రం. 7.9 యంత్ర నిర్మాణము. 7.10 యంత్ర మహిమ. 8వ అధ్యాయ ఉత్తరకాండ పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం. 8.1 అభేదములో వస్తుభేదము. 8.2 అవిద్యాపాదము మరియు ఇతర పాదత్రయముల కర్తవ్యము. 8.3 బ్రహ్మ ఉపాసన. 8.4 బ్రహ్మ ఐక్యము. 8.5 సాలంబ నిరాలంబ యోగములు. 8.6 భక్తి యోగ ప్రాశస్త్యము. 8.7 ఉపాసకుడు సాక్షాత్ నారాయణుడు అగుట. 8.8 మహావిష్ణువు అంతిమ బోధ. 8.9 ఫలశ్రుతి. త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సారాంశ పుష్పం.